అడుగునైనా. అధ్యాయము ఆదికాండం ఒకటి, ఆదికాండము మొదటి అధ్యాయం 24 నుంచి 26 వచనాలు సార్. ఆదికాండం మొదటి అధ్యాయం 24 నుంచి 26 వచనాలు. 26, దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటినగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగా కని పల్లికెను ఆ ప్రకారం ఆయను దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారం పశువులను ఆయా జాతుల ప్రకారం నేలను ప్రాకు ప్రతి పురుగుని చేసినది మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమందు మన పొలుగు చెప్ప నరులను చేయదము. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కను పలికను. దేవుడు తన స్వరూపమందు నరులను సృజించను, దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను. డాడీ, ఇప్పుడు ఈ ఆరో దినాన మొదట్లో ప్రారంభ దశలో జంతువులను పురుగులను పశువులను సృష్టించినట్లుగా ఉంది, చివరి దశలో మనిషిని సృష్టించినట్లుగా ఉన్నది. అవును, ఆరో దినాన్ని. మరి విశ్వదినము కొన్ని వేల కోట్ల సంవత్సరాలు కాని లక్ష సంవత్సరాలు కాని అయినప్పుడు మరి జంతువులు సృష్టించిన దానికి ఆదాను సృష్టించిన దానికి మధ్యలో చాలా గ్యాప్ ఉండొచ్చు కదా? ఉండొచ్చు, గ్యాప్ విశ్వదినాన్ని బట్టి ఉండొచ్చు. చివరిలో మనిషి సృజించాడు, మనిషిని సృజించిన ఇప్పటికీ 4004 ఇయర్స్. అదే సార్, అంతే. మరి అప్పటికే మరి అనేక జాతులు నశించిపోయి ఉండాలి కదా సార్? మరి మధ్యలో అంత గ్యాప్ ఉండప్పుడు అన్ని కోట్ల సంవత్సరాలు అనేక జాతులు పుడతాం గాని నశించిపోవటం గాని జరిగి ఉండొచ్చు. ఏమోగా జరగవు, ఎందుకంటే ఆయన సృష్టి ఎప్పుడు శపించబడింది? ఆదాం తప్పు చేసిన అంతే, అప్పటి వరకు దాని శాపం లేదు నాయన. సార్ మరి డైనోసార్స్ అనేవి అప్పటికే అంతరించిపోయి మనిషి పుట్టుకు ముందు అన్న శాపం వచ్చిన తర్వాత, శాపం వచ్చింది అంటే 65 మిలియన్ సంవత్సరాల క్రితం. వాళ్ళు వాళ్ళ క్యాలిక్యులేషన్స్ మనం పట్టించుకోవద్దు నాయన, శాస్త్రవేత్తల క్యాలిక్యులేషన్స్ మనం పట్టించుకోకూడదు. కానీ ప్రకృతి కంటూ శాపం వస్తే నేల శపించబడినది అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా నేల పుట్టించును కాకనే పదప్రయోగం చేశారు చూడండి. అవును సార్, ఏనాయన 24 వచనంలో చివరి మాట పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించును మట్టిలో నుంచే వచ్చాయి, అన్ని మట్టిలో నుంచి వచ్చాయి. మరి మట్టిని ఎప్పుడు శపించాడు దేవుడు? ఆదాం తప్పు చేసినప్పుడు. అంటే అంతవరకు ఉన్నవన్నీ ఉన్నాయి, ఉన్నాయి, అంతవరకు ఉండవలసినవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత కాలం ఇవన్నీ అంతరించిపోయాయి. తప్పు చేసినాకే డైనోసార్స్ కూడా పోయి ఉంటాయి. టోటల్ అయ్యే కాదు నాయన, ఇంకా ఎన్నో జాతులు నాశనం అవ్వచ్చు ఇప్పటికీ కూడా నాయన. మనిషి చేసిన తప్పు కట ఒక రోజుకి కొన్ని వేల జాతులు వృక్ష సంపద నాశనం అయిపోతుందంట సార్. అలాగే ఆయన కూడా పేర్లు అన్నిటికీ పెడతాడు కదా, మొత్తం పశువులు అన్నిటికీ ఆయన పేరు పెట్టాడు. ఇవి డైనోసార్స్ అనే పేరు కూడా మనం పెట్టిందా ఆయన పెట్టింది సార్? డైనోసార్స్ మనం పెట్టుకున్నాం. ఆయన ఒక మహాజంతువు అనే, మీరు డైనోసార్ సీడీ మీరు చూసినట్లయితే ఆయన ఏమని బైబిల్లో చెప్పాడో అందులో క్లియర్ గా ఉంటది సార్. డైనోసార్ సీడీ ఉంటది కదా, విసీడీ ఉందా చూడండి ఒకసారి. బల్లి జాతి గారిని బైబిలికల్ గా అన్ని బైబిలికల్ గా ఎక్కడెక్కడ పదప్రయోగాలు జరిగాయో మీరు చూడండి. జంతువులు ముందే ఉండేవి సార్ మనకంటే. అదే నాయన, మనకంటే ముందు ప్రకృతి పుట్టింది. మనం చివరిలో ఆఖరి క్షణాల్లో మనం ఉద్భవించాం, ముగింపులో మనం వచ్చాం. అవును సార్. మరి ఆదాంకి బ్రతికిన 7 9 30 సంవత్సరాలు అంటాం కదా సార్? అది పండు తిన్న తర్వాత తినక ముందు నుంచి కూడా పండు తినక ముందు మీరు లాస్ట్ వీక్ చెప్పాను కదా, పండు తినక ముందు అమరుడు చావునేదే లేదు. నేలకు చేరిపోతావనే మాట ఎప్పుడొచ్చింది? పండు తిన్న తర్వాత వచ్చింది. అంతే, అంతవరకు నేలకు చేరడు. మన్ను వెనుకట్టే వల్ల మన్ను అవదు. నేల నుండి తీశాను నేను నేలలో కలిపేస్తాడనే మాట ఎప్పుడన్నాడు దేవుడు? పండు తిన్నాక అంతే, అంతకుముందు నేలలో కలపడనమాట. 930 సంవత్సరాలు ఇక తర్వాత బ్రతికింది జనాల గురించి అంతే. శాపం వచ్చిన తర్వాత మనిషి బ్రతికింది 1000 సంవత్సరాలు సుమారు. అమరుడుగా కొన్ని కోట్ల సంవత్సరాలు ఉండుంటాడేమో సార్? ఏనైనా అమరుడుగా పండు తినకుండా అసలు క్యాలిక్యులేషన్ లేదు. లెక్కలేవు. అమరుడు శాశ్వతం, నిత్యం అన్నాడు. ఎవరు నిత్యుడు? తండ్రి అంటారు. నిత్యుడు అంటే ఎన్ని కోట్ల సంవత్సరాలు మన కాలం పెట్టకూడదు, కాలాన్ని క్యాలిక్యులేట్ చేయకూడదు. అదే సార్. ఏం పేరు నీ పేరు? ఉన్నవాడను అన్నాడు. ఉన్నవాడు అంటే కాలం ఎలా లెక్కిస్తారు మీరు? అవును సార్. పదార్థం ప్లస్ సమయం కలిస్తే ప్రకృతి చక్రం అయింది. ఇవాళ కూడా ఇడు నేషనల్ జియోగ్రఫీ లో మొత్తం టోటల్ గా చూశాను ప్రోగ్రామ్ అంతా కూడా. ప్రకృతి పదార్థము ప్లస్ కాలం కలిస్తేనే ప్రకృతి చక్రం అయింది. కాలం కాలం పుట్టిందా పదార్థం పుట్టిందా అని మనం అనకూడదు. ఆది ఎందు కాలం, బిగినింగ్, కాలం వచ్చింది. భూమి ఆకాశం సృజించడం అంటే కాలం పదార్థం, ఆకాశం కానివ్వండి భూమి కానివ్వండి పంచభూతాలు కూడా పదార్థం. ఈ పదార్థం అనేది కాలచక్రంలో కలిసింది, ప్రకృతి చక్రం అయింది. అయితే అవలేకుండా కూడా చాలా కాలం ఉంటాడు. అసలు మరణమే లేదు కదా మనం ఇంతవరకు. మనకి మరణం ఏంటి, తల వెంట్రుకలు పండిపోవడం ఏంటి, పళ్ళు ఊడిపోవడం ఏంటి, ఏం లేదు కదా. నేను హ్యాపీగా ఉండేవాళ్ళం, తప్పు చేశాడు కనుక శిక్ష పడింది, చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. అవును సార్, థ్యాంక్ యూ.